హర సింహో శంకర గిరిధర లహరి శంకర రోవగరావా కరుణామయ భోళా శంకర శరణమయ హర హర సింహో శంకర గిరిధర లహరి శంకర అనుదినము నిన్ను కొలిచేము స్వామి ఆశ్రయు తీర్చగ దరిరావేమి అనుదినము నిన్ను కొలిచేము స్వామి ఆశ్రయు తీర్చగ దరిరావేమి వేదనలన్నీ పరిమార్చరాదా వేదనలన్నీ పరిమార్చరాదా ముదమున సుఖమే చేకూర్చలేవా హర హర సింహో శంకర గిరిధర లహరి శంకర రోవగరావా కరుణామయ భోళా శంకర శరణమయ హర హర సింహో శంకర గిరిధర లహరి శంకర పాలిత పెన్నిధి నీవని నీ సన్నిధినే నమ్మితి మయ్యా దీనుల పాలిత పెన్నిధి నీవని నీ సన్నిధినే నమ్మితి మయ్యా మా మొదలాలించి మౌల బ్రోచే మా మొదలాలించి మౌల బ్రోచే కరుణ సాగర కావగరార హర హర సింహో శంకర గిరిధర లహరి శంకర రోవగరావా కరుణామయ భోళా శంకర శరణమయ హర హర సింహో శంకర గిరిధర లహరి శంకర హర హర సింహో శంకర గిరిధర లహరి శంకర హర హర సింహో శంకర గిరిధర లహరి శంకర శంకర శివ శంకర భయంకర శంకర శివ శంకర భయంకర శంకర శివ శంకర భయంకర శంకర శివ శంకర భయంకరా